ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఈలు కాదు ఒగ్గేవయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు సిన్నకోక నాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. కాదు కాదంటూనే గుర్రదో గుర్రదో, తోటకాడకొచ్చిందా గుర్రదో గుర్రది, పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఏం పండు తీసుకొచ్చింది రాబాయ్? ఎప్పలి పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ పండు, మామిడి పండు, అరటి పండు. మాటలని సంతకొచ్చే చూడవయ్యో సిన్నది, కాదనంటే అవుననిలే, లేదనంటే ఉందనిలే, ఆడవారి మాట తీరు వేరులే. అవునా మైనా మాతో చిల్లై చిల్లై, సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో, సీరంత జాచిందా సిన్నదో సిన్నదే. కసుబుస్సంటూనే గుర్రదో వాలిందా కుర్రదో కుర్రదే. హరిలో రంగ హరి హరి, స్వామి రంగ హరి హరి. ఏంటో ఎవరు పట్టించుకోవట్లేదండి. గాజు ఆక పిల్ల మే గాజులో లంగారా, చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా. ని సాటుగొచ్చి సిందులేసే సిన్నది, తప్పనంటే ఒప్పనిలే, ఒప్పనంటే తప్పనిలే, సూటిగాను చెప్పదయ్యో ఆడది. రావే పిల్ల ఎందుకు మల్లాగులా, ఎల్లో ఎల్లో ఎల్లెల్లో ఎల్లో ఎల్లో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదు కాదంటూ పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళొట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదో.